ఉంచు, ఆగిండా ఇయ్యబించు, ఆగిండా చూసావంచు, ఆలింగా సోమోజా యచ్చాంగాజన్యా వచోన సెంఫుల వచోన ఫుల వమ్మవ్వే ఏవిగాంబో naluti yekai yinzokugenda omuntu agenda letebintu naye omuliro gwali wamirembe jiri katonda bwe yasanya bantu naluti yekai yinzokugenda sanya. one